శ్రీ వివేక చూడామణి గురుప సదనము ప్రశ్న విధి ఉత్త సాధన సంపన్న తత్వజిజ్ఞాసురాత్మన అపసిదేద్ గురుం ప్రాజ్ఞం యస్మాద్బంధ విమోక్షణం. 33. ఉక్త సాధన సంపన్న పూర్వోక్తములగు వివేకాది సాధనములతో సంపన్నుడగు పురుషుడు ఆత్మన ఆత్మ యొక్క తత్వజిజ్ఞాసు తత్వమును తెలియదరచినవాడే యస్మాద్ ఏ గురువు వలన బద్ధ విమోక్షణం బంధ మోక్షము కలుగునో అట్టి ప్రాజం బ్రహ్మనిష్ఠుడైన గురుం గురువును ఉపసిదేత్ సమీపించవలెను. ఉక్త సాధన సంపన్న విచార సాధనములుగా చెప్పబడిన ఏ వివేకాది సాధనములు గలవో వాటితో కూడిన పుమాన్ అని అధ్యాహారము. తన యొక్క యథార్థ స్వరూపమును తెలియదలచిన వాడై ఉపసిదేత్ శరణము పొందవలెను. గురుం ఉపదేశకర్తను ప్రజ్ఞ అనగా నిరతిశయము అత్యుత్కృష్టము అగు జ్ఞానము అనగా బ్రహ్మసాక్షాత్కారము. బ్రహ్మాత్మనోహ శోధితయోహ అని మున్ముందు చెప్పనున్న ఈ ప్రజ్ఞ కలవాడు ప్రజ్ఞుడు. ప్రజ్ఞుడే ప్రాజ్ఞుడు అనగా బ్రహ్మనిష్ఠుడు. యస్మాత్ ఏ గురువు నుండి అజ్ఞాన కల్పితనుగు అహంకారాదిదేహాంత మగు బంధమునకు నివృత్తి కలుగునో అట్టివానిని శరణు పొందవలెను అని పురుషునకు గల్గు లాభమును చెప్పుచున్నాడు. అట్టి గురువును సేవించినచో అతని ఉపదేశముచే తన యథార్థ స్వరూపము తెలియును, అప్పుడు బంధ నివృత్తిరూపమగు మోక్షము సిద్ధించును అని భావము అవ ఆ గురువు యొక్క లక్షణములనే విశదీకరించుచున్నాడు. శ్రోత్రియో వృజినో కామహతో యో బ్రహ్మ విదుక్తమః బ్రహ్మణి పరతః శాంతో నిరిందన ఇవానలః. 34. గురూపసదనము ప్రశ్న విధి 69-35. అహేతుక దయాసింధుర్ బంధురానమతాం సతాం చేసినవాడును శ్రోత్రియః ఉపనిషద్రూప వేదాధ్యయనము అవృజనః పాపములు లేనివాడును అకామహతః కామములచే పీడింపబడనివాడను బ్రహ్మ విదుత్తమ బ్రహ్మవేత్తలలో ఉత్తముడును. బ్రహ్మని బ్రహ్మయందు ఉపరతః లీనమైన మనస్సు కలవాడును నిరిందనః ఇంధనములు లేని అనల ఇవ అగ్నివలే శాస్త్రాః శాంతుడును అహేతుకదయా సింధు నిష్కారణమగుదేకు సముద్రము వంటివాడును. అనమతాం నమస్కరించుచున్న సతాం సత్పురుషులకు బంధుబంధువును అగు మహాపురుషుడు గురువు. సూద్ శ్రోత్రీశ్చందో ధీతే అను పాణిని సూత్రముననుసరించి శ్రోత్రియం అనగా ఉపనిషత్తుల అధ్యయనము చేసినవాడు అని అర్థము. ఉపనిషదధ్యయనము చేసి వాటి అర్థమును విచారించువానికే సాక్షాత్యారము కలుగును. అవృజనః పాపములు లేనివాడు నావిరతో దుశ్చరితార్ నాశాంతో నాసమాహితః నాశాంతమానసో వాపి ప్రజ్ఞానేనమాప్నుయాత్. కామే పాపముల నుండి విరమింపనివాడు ఇంద్రియ నిగ్రహము లేనివాడు చితైకాగ్రత లేనివాడు శానమైన మనస్సు లేనివాడు ఈ ఆత్మను బుద్ధిచే తెలుసుకొనజాలడు అని శృతి చెప్పుచున్నది. విషయాసచేత హతః పీడింపబడుచున్నవాడు స్వరూపజానములేనివాడు కామహతుడు కానివాడు అకామహతుడు స్వస్వరూపమగు ఆనందమును గుర్తించనివాడు బాహ్య విషములలో ఆనందమున్నదను అభిప్రాయముతో పాపము కూడా చేయవచ్చును. కాని ఈ బ్రహ్మవేత్త స్వరూపానందమును సాక్షాత్కరించుకొని వాడగుటచే 1080 శ్రీ వివేక చూడామణి విషయ వినివర్తంతో నిరాహారస్య దేహినః రసవనం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆహారము లేని విషయభోగములు చేయనివానికి భోగములు తమంతట తామే దూరమగును. రసము మాత్రము అభిలాష మాత్రము మనస్సులో ఉండును ఆ పరమాత్మను చూచిన పిమ్మట ఆ రసము కూడా తొలగిపోవును అని భగవద్గీతలో చెప్పిన విధమున రాగని వృత్తి రూపమగు అకామహతత్వము అతనికి సిద్ధించును. కావున అతడు పాపరహితుడు. కామమే కదా పాపమును చేయించునది. కావుననే అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్షేయ బలాదివ నియోజితః ఓ శ్రీకృష్ణ, మానవుడు బలాత్కారమున దేనిచే పేరితుడై ఇష్టము లేకున్నను పాపము చేయుచున్నాడు అని భగవద్గీతలో అర్జునుడు ప్రశ్నింపగా శ్రీకృష్ణుడు, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. ఈ రజోగుణము వలన బుట్టిన కామము క్రోధము అనునవి మనుష్యుని పాపాచరణమున ప్రేరేపించుచున్నవి. ఇవి తీరని ఆకలగలవి, మహాపాప హేతువులు అని చెప్పియున్నాడు బ్రహనిపరతః బ్రహేందు విలీనమైన మనస్కలవాడు. కావుననే కట్టెలు లేని అగ్నివలే శాంతమైనవాడు. ఇంధనములు లేనిచో అగ్ని ఎట్లు జ్వాలావిహీనమై శాంతముగా ప్రకాశించునో అట్లే ఇతడు బాహ్యవృత్తులనన్నింటినీ ఉపసంహరించుకుని నిర్గుణ బ్రహ్మయందే చిత్తమును నిలుపుకొనుటచే నిర్వికారుడైయుండును అని భావము. బ్రహ్మవిత్తమునియందు అశ్రోత్రియత్వముగాని పాపముగాని కామహతత్వముగాని అసం. గురూపసదనము ప్రశ్న విధి, భావ్యములుగాన ఇచట ప్రయుక్తములగు శ్రోత్రియత్వాది విశేషణ ములు వ్యావర్తకములు కావు. అట్టి గురువు యొక్క స్వరూపమును బోధించినవగుటచే ఇవి స్వరూపలక్షణములు మాత్రమేని గ్రహింప తెల్లని అవు అనునప్పుడు తెల్లని అను విశేషణమును ప్రయోగించుటచే ఆవు ఏగనిదిగాని నల్లనిదిగాని మరి ఇతర వణముకలదిగాని కాదు అను అర్థము వచ్చును. ఆవులలో తెలుపు కంటే భిన్నములగు వణములు సంభావ్యములుగాన ఈ విశేషణము వాటినన్నింటినీ నిషేధించుచున్నది. అందుచే అది వ్యావర్తకము విధముగా ఇచ్చట బ్రహ్మవిదుత్తముని విషయమున ప్రయోగించిన శ్రోత్రియః ఇత్యాది విశేషణములు వ్యావర్తకములు కావు. ఆవునకు తెలుపు కంటే భిన్నములగు వర్ణములున్నట్లు అతనికి అశ్రోత్రియత్వాదులు ఉండుటకు అవకాశము లేదు. కావున శ్రోత్రియం ఇత్యాది పదములు ఆ బ్రహ్మవిదుత్తముని స్వరూపమును మాత్రమే బోధించును. తెల్లని పాలు అన్నప్పుడు తెల్లని అను విశేషణముని పాలు లేకుండుటచే ఏ విధముగా ఇతర వ్యావర్తకము కాదో ఇతర వ్యావర్తకములు కావు. స్వరూపలక్షణ కథనమాత్ర పరములు వలెను ముప్పే హేతువు లేని ఏ దయ అనగా ఇతరుల దోహకమును తొలగింప వలెననెడు ఇచ్చ గలదో దానికి సింధువు అనగా ఆశ్రయభూతుడు. లోకమున దయావంతులగు ఇతరులకు కూడా పరుల దోహకములను చూచినప్పుడు దయ కలుగవచ్చును కాని ఈ దయ పరుల దోహకమును చూచుటచే తనకు కలిగిన దోహకమును బట్టి కలిగినది. కావున ఈ దయకు కారణమున్నది. బ్రహ్మవిదుత్తమునకు కలుగు దయ అట్టిది కాదు అని చెప్పుటకే అకారణాను విశేషణము. స్వతః కాని పరులవల్ల కాని దోహకము కలుగు నవకాశము లేదు. సమాధిస్థితి నుండి బయటకు వచ్చినప్పుడు ఈ జనులు సంసార సముద్రమును తరింతురుగాక అని ఇచ్చ కలుగును. బంధుహ దోహకమును తొల ఎనభే ఒక్క శ్రీవివేక చూడామణి గించువాడు ఎవరి యొక్క అనమతాం సతాం వినయముతో నమస్కరించిన సత్పురుషులకు వీట్లు చెప్పుటచే శిష్యుల లక్షణములను పరిశీలించిన పిమ్మటనే వారు ఉపదేశింతురని సూచితమైనది. శ్రు నాసియకానుజవేశాయ అసూయ కలవానికి వక్ర స్వభావము కలవానికి రహస్యముగా అపకారము చేయువానికి బోధింపగూడదు. శ్రు ఇదమశిష్యాయనో దేయం దీని ఉపదేశార్హత లేని వానికి ఉపదేశింపగూడదు. శృతులు చెప్పుచున్నవి భగవద్గీతలో గూఢ ఇదంతే నాతపస్కాయ నాభక్తాయ కదాచన నాచాసు శృషవేవాచ్యం నచ మాం యోభ్యసూయతి. తపస్సు లేని వానికిని భక్తుడు కాని వానికిని శ్రవణేచ్ఛలేని వానికిని నన్ను ద్వేషించువానికిని దీనిని బోధింపగూడదు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పియున్నాడు. ఈ విధముగా ఇట్టి గురువు వద్దకు వెళ్ళుటకు ఉపసదనము అని పేరు. అవ తరువాత ఏమి చేయవలెనో భగవంతుడగు భాష్యకారుడు శిష్యునకు కరుణతో బోధించుచున్నాడు. తమారాధ్య గురుం భక్త్యా ప్రహ్వః ప్రశ్రేయసేవనేః ప్రసన్నం తమను ప్రాప్య పృచ్ఛేత్ జ్ఞాతవ్యమాత్మనః. 36. ప్రక్రయ సేవనే గురుం గురువును భక్త్యా భక్తిచే ప్రహ్వః వంగెనవాడే వినయముతోడను సేవనముతోడను తం అట్టి ఆరాధ్య సేవించి ప్రసన్నం ప్రసన్నుడైన తమ్మా గురువును అనుప్రాప్య సమీపించి ఆత్మనః ఆత్మకు సంబంధించిన జాతవ్యం తెలియవలసిన విషయమును పృచ్ఛేత్ ప్రశ్నింపవలెను. ఇది మానసమగు భక్తి అహ పూజ్యుల విషయమున ప్రేమ ధర్మము. దానిచేత ప్రహ్వః ఆ భక్తిని సూచించు ఆకారము కలవాడే. గురూపసదనము ప్రశ్న విధి 83. మంగిన శరీరము కలవాడై దోసిలియగ్గనవాడై ప్రశ్రయసేవనేవనేముతో మాటలాడుట ప్రశ్రయము. సాష్టాంగ ప్రణామము పాదములు ఒత్తుట ఆయన ఆజ్ఞ ప్రకారము చేయుట మొదలగునవి సేవనములు. వాటిచే అతనిని సేవించి నిష్కపటమగు ఆ సేవచే ప్రసన్నుడైన తన విషయమున అభిముఖుడుగానున్న ఆయనను అనుప్రాప్య ఆయన నిర్దేశించిన సమయమున ఆయన సమీపమున యథావిధిగా ఉండి ఆత్మ యథార్థస్వరూప విషయమున తెలియదగిన విషయమును గూర్చి ప్రశ్నింపవలెను. భక్త్యా ప్రహ్వ ప్రశ్రయ సేవనే రారాధ్య అని చెప్పుటచే ఆరాధనము చేయువాడు మనస్సు వాక్కు శరీరము అను త్రికరణములను శుద్ధముగనుంచుకొనవలెను అని చెప్పబడినది. అవా భక్తిపురస్సరముగా వాక్కుతో ఏ విధముగా సేవింపవలెనో భగవత్పాదులు జిజ్ఞాసువుల విషయమున దయచే స్వామి నమస్తే అను శ్లోకము మొదలు తథావదస్తం అను శ్లోకము వరకును గల 7 శ్లోకములలో బోధించుచున్నారు. స్వామి నమస్తే నతలోకబద్ధో కారుణ్య సిద్ధి పతితం భవాబ్ధ మా ముద్దరాత్మీయ కటాక్ష దృష్ట్యా రుజివాతికారుణ్య సుధాభివృష్ట్యా. 37. నతలోకబందే నమస్కరించు జనులకు బంధువైన స్వామిన్ ఓ ప్రభు ఉతే నీకు నమః నమస్కారము. హే కారుణ్యసినో ఓ కారుణ్య సముద్రుడా భవాబ్ధ సంసార సముద్రమునందు పతితం పడినా మాం నన్ను రుజ్వ్యా వక్రము కానిదియు అతికారుణ్య సుధాభివృష్ట్యా అత్యధికమగు కారుణ్యమనెడు అమృతమును వర్షించునదియు అగు కటాక్ష దృష్ట్యా కటాక్ష వీక్షణముచే ఉద్దర పైకి లేవదీయుము. 64. శ్రీవివేక చూడామణి నీవు నతానాం నమస్కారము చే జనులకు బంధుర్హ దోహక విమోచకుడు అతనికి సంబుద్ధి నతలోక బంధో ఓ స్వామి నీకు నమస్కారము ప్రహ్విభావము అగుగాక అని యర్థము. నతలోక దుఃఖమోచకుడవుగాన నిన్ను దోహక విముక్తికై నమస్కరించుచున్నాను అని భావము. కారుణి సింధో అను సంబోధనముచే అందులకు కారణమును చెప్పుచున్నాడు. అహైతుకదయా సింధు అనుపదమును వ్యాఖ్యానించు నవసరమున దీని భావము వివరింపబడినది. తనకున్న దోహక మేదియో చెప్పుచున్నాడు. భవాబ్ధ పతితం జన్మ జరా రోగ మరణాది మహానర్థములతో వ్యాకులముగనున్న సంసార సముద్రములో పడినవాడను అని యర్థము. ఇప్పుడు దానికి నివృత్తిని ప్రార్థించుచున్నాడు. ఆత్మీయకటాక్ష దృష్ట్యా నీలోచనాంతముచేత అని యర్థము. బ్రహ్మసాక్షాత్కారముచే సకల మాలిన్యములను తొలగిపోయిన నీ పవిత్ర కటాక్షము ప్రసరింపగనే నా పాపములన్నీ పటాపంచలే నేను సంసారసాగరమును దాటగలననని భావము. 1. యస్యానుభవ పర్యంత బుద్ధ్యః సత్వే ప్రవర్తతే తద్దృష్టిగోచరా సర్వే ముచ్యతే సర్వకిల్ విషయః. బ్రహానుభూతిని పొందిన వారి దృష్టి ప్రసరించిన అందరి పాపములను తొలగిపోవును అని చెప్పబడినది. ఇట్లు చెప్పుటచే శిష్యుడు గురువునకు పూర్తిగా ఎదురుగా కూర్చుండకూడదు అను వినే పద్ధతి సూచితమైనది. మరియు నీ కటాక్షపాతముగూడా సంపూర్ణావలోకనమే కావున దానిని కోరుచున్నానని అర్థము. నిత్యశుద్ధ బ్రహ్మానందమగ్నమగు నీ మనస్సు నేత్రాంతము ద్వారా పరిపూర్ణముగా నాపై ప్రసరింపగనే నేను సర్వవిధముల పూతుడనే దుహఖ విముక్తుడనోదును అని భావము. లేదా ఆత్మీయ కటాక్ష దృష్ట్యా అనగా నీ యొక్క సానుగ్రహ దృష్టితో అని అర్థము. ఋజ్వ్యా స్వభావముచే గురుపసదనము ఉట్ ప్రశ్న విధి సరళమైనది. ఈ విశేషణముచే లోకమున అగాధ జలములో పడినవాడు పొడవైన త్రాడునుగాని కలనుగాని ఊతగగొని ఎట్లు పైకి వచ్చునో అట్లే నేను అతిదీర్ఘమగు నీకటాక్షమును ఊతగగొని సంసార సముద్రము నుండి ఉద్ధరింపబడుదును అని సూచితమగుచున్నది. సూర్యమండలము దీపము మొదలగు వాటి నుండి కిరణములు పుంజి భూతములై త్రాడువలే ఇట్లు బయల్వెడలునో అట్లే చక్షురింద్రియము కూడా తేజోరూపముగాన దాని నుండి బయల్వెడలిన కిరణములు ఈతనిపై సంక్రమించి బ్రహ్మనిష్టమగు గురువు యొక్క మనస్సుతో సంబంధించిన వగుటచే ఈతనిని ఉద్ధరించునని భావము. అతికారుణ్య సుధాభివృష్ట్యా అత్యంతము కారుణ్యము అతికారుణ్యము అదియే సకల తాపహారక మగుటచే సుధయని ఆరోపింపబడుచున్నది. సుధ ఎనగా అమృతము, దాని యొక్క వర్షము అంతటను ఏ దృష్టి ఎందు ఉన్నదో అట్టి దృష్టిచేత అమృతవృష్టిచే పురుషుడు జర మరణాదులు లేనివాడగు నని ప్రసిద్ధము. యుద్ధమునందు మరణించిన వానగులను ఇంద్రుడు అమూతమును కురిపించి పునరుజ్జీవితులను చేసనని రామాయణమున ప్రసిద్ధము. అమృతమే అట్టి ఫల మును కలిగించగలిగిన దన్నచో దయామృతమును కురిపించెడు బ్రహ్మనిష్ఠుని దృష్టి శాశ్వతమగు జరామరణరాహిత్యమును ఈయగల దనుటలో సందేహమేమి. అవ తన ఉద్ధరణము విషయమున ఆలస్యము నే మాత్రము సహింపనివాడే తనకు గల తీవ్రముముక్షుత్వమును ప్రకటించుచున్నాడు. దుర్వార సంసారదవాగ్ని తప్తం దోధుయమానం దురదృష్టవాలే 8 భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోహ శరణ్యమన్యం యదహం నజానే. శ్రీవివేక 38-88 శ్రీవివేక చూడామణి, దుర్వార సంసార చవాగ్ని తప్తం వారింప కష్టమైన సంసార దావాగ్నిచే తప్పింపచేయబడిన వాడను దురదృష్టవాతై పాపములనెడు వాయువులచేత దోధూయమానం ఇటునటు ఎగురగొట్టబడను నట్టి వాడను భీతం భీతుడను, ప్రపన్నం ఇశరణుజొచ్చిన వాడను అగునన్ను మృత్యోహ మృత్యువు నుండి పరిపాహి రక్షింపుము యత్ ఇందు వలన అనగా వదస్యం నీకంటే అన్యుడైన శరణ్యం రక్షకుని అహం నేను నా జానే ఎరుగను. సంసారమే దవాగ్నాహ నలుములల వ్యాపించి తాపమును కలిగించుటచే వనమునందలి అగ్ని అది నీ సదుపదేశము వలన కలుగు జ్ఞానము లేనిచో నాచే స్వయముగా వారించుకొనుటకు శక్యము కానిది. దుర్వారమగు అట్టి సంసార దవాగ్నిచే తప్తం కాల్చబడినవాడను దవాగ్నికి గాలి కూడా తోడైనచో అది అంతటా వ్యాపించి కాల్చుట ప్రసిద్ధము. అట్లే దురదృష్టము లనగా పాపములు అవే ప్రతికూల వాయువులు, వాటిచే దోధుయమానం మాటిమాటికిని కంపింపబడుచున్నవాడను వాయువు అనుకూలమైనచో మరియొక ప్రక్క తీసుకొని పోవచ్చును, కాని ప్రతికూలమైనచో ఈతనిని అగ్నిలో పడవేయును లేదా అగ్నిని ఈతనిపై ప్రసరింపచేయును. ఈ విధముగ దావాగ్ని తప్తుడైన వానిపై అమృత వృష్టి కురిపించినచో తాపము తొలగును అను నభిప్రాయముతో పూర్వశ్లోకములో దృష్ట్యా అనుదానికి అతికారుణ్య సుధాభివృష్ట్యా అను విశేషణము ప్రయుక్త మైనది. ఈ పదమున బహువ్రీహి సమాసమును అంగీకరించి వెనుక అర్థము చూపబడినది. అట్లు బహువ్రీహి చేయక దృష్ట్యా దృష్టితో అతికారుణ్య సుధాభివృష్ట్యా కారుణ్య సుధావర్షముచే అని కూడా అర్థము చెప్పవచ్చును. ఆ వర్షణముచే దావాగ్ని తప్తుడనైన నన్ను మృత్యువు నుండి రక్షింపుము అని అన్వయము. రుజువైన కటాక్ష దృష్టిచే నన్ను ఉద్ధరింపుము అని పూర్వశ్లోకమునందును ఆ దృష్టిచేతనే సుధావర్షమును కురిపించి గురుపసచనము ప్రశ్న విధి 87 సంసార దవాగ్ని తప్తుడనైన నన్ను మృత్యువు నుండి కాపాడుము అని ఈ శ్లోకమునందును అన్వయము. మృత్యువు నుండి భయపడిన వాడను శరణాగతుడను అగు నన్ను మృత్యువు నుండి రక్షింపుము అని ఉభయస్థలములందును అన్వయము. నీ అనుగ్రహము వలన ఆత్మజ్ఞానము కగలినచో నాకు శరీరము నుండి బయటకు పోవుటాను మరణము కలుగదని భావము. శ్రూ నతస్య ప్రాణత్కామంతి అతైవ సమవలియనే బ్రహ్మవేత్త ఎగువాని ప్రాణములు పైకి ఎగిరిపోవు ఇచ్చటనే లీనమైపోవును అని శృతి చెప్పుచున్నది. ధ్రువం జన్మమూతస్య చ మరణించిన వానికి మరల జన్మ సత్యము అని చెప్పిన విధమున మరణము లేకునచో జన్మయేయుండదుగాన నీ అనుగ్రహము లభించినచో జన్మమరణ ప్రవాహ రూపమగు సంసారము నుండి ముక్తుడనగుదునని భావము. గురువును అభిముఖు నిగచేసుకొనుటకే నీవుతక్క మరియొక్క శరణమేదియు లేదు అని నాకు మరియొక్క రక్షకు లెవరునూ లేకుండుటచే చెప్పుచున్నాడు. నన్ను ఉపేక్షింపరాదు అని భావము అవ. నీవంటి సత్పురుషులకు మావంటి వారి విషయమున అవ్యాజమగు కరుణండును అని రెండు శ్లోకములలో చెప్పుచున్నాడు. శాంత మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతాహ తీనాహ స్వయం భీమభవార్ణవం జనాన హేతునాన్యానపి తార్యంతాహ. 39. జే అయం స్వభావః స్వత ఏవయత్పరశ్రమాపనోద ప్రవణం మహాత్మనాం సుధాం సురేష స్వయమర్క కర్కస ప్రభాభితప్త మవతి క్షితిం కిల నలభే. శ్రీవివేక చూడామణి, లోకహిత లోకములకు వనంతవత్ వసంత ఋతువులే హితమును చరంతాహ చేయుచున్నట్టియు శాస్త్ర శాంతులును మహాంతాహ గొప్పవారును స్వయం తాము భీమభవార్తవం భయంకరమైన సంసార సముద్రమును తీర్జాదాటినవారును అహేతున కారణమేమీ లేకుండగనే అన్యాన్ జనానపి ఇతర జనులను గూడా తారయంత అహ దాటింపజేయుచున్న సంతః సత్పురుషులు నివసంతి నివసించుచున్నారు. మహాత్మనాం మహాత్ముల యొక్క యత్ ఏ పరశ్రమాపనోద ప్రవణం పరుల యొక్క బాధలను తొలగించుట ఎందలి ఆసక్తి కలదో అయం ఇది స్వత ఏవ స్వతః సిద్ధమగు స్వభావ ఏవ స్వభావమే ఏషః ఈ. సుధాంసుః చంద్రుడు అక్క కర్కస ప్రభాభితప్తాం సూర్యుని తీవ్రకిరణములత పింపచేయబడిన క్షితిం భూమిని స్వయం తానే అవతీకిల రక్షించును కదా. వర్షకాలమున వర్ష బాధ గ్రీష్మమున వేడి శరదృతువునందు ప్రారంభమునందు మాత్రమే సుఖము పూర్తిగా రెండు మాసములందును ఉండదు. కార్తీకమాసపు చివరి భాగము యమదంస్థ యముని కోరలు అని చెప్పుదురు కదా. హేమన శిశిరములలో చలి కాని సుగంధి పుష్పములకు నిధియగు వసంతము పూర్తిగా లోకమునకు సుఖమును కలిగించును గాన వసంతము వలె అని చెప్పబడినది. అప్పుడు వర్షముగాని తాపముగాని చలిగాని రోగములుగాని ఉండవు కదా. ఆ ఋతువు ఏ విధముగా సుఖమును మాత్రమే కలిగించునో అట్లే లోకమునకు సుఖమునే నేచు శాస్త్ర నిర్వికారమగు మనస్సు కలవారును కావుననే మహాంతః అపరిచ్ఛిన్నమగు బ్రహను సాక్షాత్కరించుకున్నవారును కావుననే శ్రు బ్రహ్మవిద్భమైవ భవతి బ్రహ్మవేత్త బ్రహ్మయేయగును అని శృతి చెప్పిన విధమున సంతః అట్టి అపరిచ్ఛిన్న బ్రహ్మాభేదముతోనున్నవారును సంసారరహితులును తాము అప్తకాములు కోరికలన్నీ తీరిన తాము. 89. గురూపసదనము ప్రశ్న విధి, వారు అగుటచే స్వప్రయోజనమేమీ లేకుండగానే సంసార సముద్ర నిమగ్నులగు ఇతరులను కూడా దాటించుచున్నవారును కారణము లేని ప్రవృత్తి ఉండదు కదా. కారణము లేకుండా వీరు ఇతరుల నిందులకు తరింపచేదురు అని ఆశంకించుకొని అయం స్వభావ ఇత్యాది వాక్యముచే సమాధానము చెప్పుచున్నాడు. స్వభావమునకు కారణమేమీ అని అన్వేషించుట యుక్తము కాదు. పంచదారలో మాధుర్యము స్వాభావికము. ఈ మాధుర్యమునకు కారణమేమీ అని ప్రశ్నించుటలో అర్థము లేదు కదా. పరశ్రమాపనోద పవణం పరుల యొక్క ఏ శ్రమయున్నదో దానిని నివారించుటలోని అత్యాసక్తి ప్రవణ శబ్దము ఇచ్చట భావప్రధానముగా ప్రవణత్వము అను నర్థమున ప్రయుక్తమైనది. ఇది మహాత్ములకు స్వాభావికమేగాన ఈ విషయమున పర ఏ ప్రేరణపేక్ష లేదు అని భావము. ఇందులకు సుధాంశుహ ఇత్యాదికము దృష్టాంతము అవ. ఈ విధముగా వినీత వేషమును దానికి అనుగుణమగు వాక్కును దానిచే వ్యంజితమగు భక్తిని చూచి ఇతరమేదియూ లేక ఆర్తుడేయున్న ఈతనిని సర్వవిధముల రక్షింపవలెను అనునభిప్రాయముచే తనకు అభిముఖుడైనట్టియు దయామృతమును వర్షించు సానుగ్రహ కటాక్షములచే తనను పవిత్రుని చేయుచున్న దేశకోత్తముని ఇప్పుడు తనకు బంధమోచనోపాయమును ఉపదేశింపుమని ధైర్యముతో ప్రార్థించుచున్నాడు. బ్రహ్మానందరసానుభూతి కలితై పూతయః సుసీతయః శిరయః యుష్మద్వారా లతో జతయః శృతిసుఖై వాక్యామృతయః సేచయ సంతప్తం భవతాపదావదహన జ్వాలాభిరేణం ప్రభో. ధన్యాస్తే భవదీక్షణక్షణగతే పాత్రీకృతాః స్వీకృతాః. 41-70 శ్రీ వివేక చూడామణి. హే ప్రభో, ఓ ప్రభో, భవదీక్ష నక్షణగతేహ, నీ యొక్క దృష్టి యొక్క క్షణప్రసారమునకు ఎవరు పాత్రీకృతాహ పాత్రగా చేయబడినారో, స్వీకృతాహ నీచే స్వీకరింపబడినారో తేజవారు ధన్యాహ ధన్యులు. భవతాపదావదహన జ్వాలాభి సంసారమునందలి దుహకము లనెడు దావాగ్నిజ్వాలలచే సనప్తం తప్తుడైనట్టి ఏనం ఈ నన్ను. బ్రహ్మానందర సానుభూతి కలితై బ్రహ్మానందరసము యొక్క ముతో కూడినవియు పూలై పవిత్రమైనవియు సుశీలేహ చాలచల్లనివియు సితే అహ పరిశుద్ధమైనవియు యుష్మద్వాక్కలతోటి నీ యొక్క వాగింద్రియమనెడు కలసముచే పోయబడినవియు శృతిసుఖై చెవులకు సుఖకరమైనవియు అగు వాక్యామృతై వాక్యామృతములతో అనుభవ సించేయ తడుపుము. హే ప్రభో, ఓ సర్వసమర్థుడా, భవదీక్షణక్షణగతే నీ యొక్క దయాద్రదృష్టి క్షణకాలముపాటైనను లభించుటకు పాత్రీకృతాహ లక్ష్యముగా చేయబడినవారు లేదా మీ యొక్క నేత్రముతో క్షణకాలమైనను సంయోగమునకు పాత్రీకృతాహ శ్రేయముగా అయినవారు కావుననే స్వీకృతాహ ఎవరు ఆత్మీయులుగా గ్రహింపబడినారో వారు ధన్యాహ కృతార్థులు. అందుచే నేనుగూడా నీ కటాక్షముచే తొలగింపబడిన అజ్ఞానము కలవాడనే అధికముగా పవిత్రీకరింపబడినవాడనే ధన్యుడనే తిని సాంసారికాగ్ని తాపమును అతిశీఘ్రముగా తొలగింపదలచినవాడై శాంతింపచేసుకొనవలెనని కోరుచు ఈ విధముగా ప్రార్థించుచున్నాడని సూచించుచున్నాడు. శ్రేయసి కేన తృప్యతే, శ్రేయస్సు కలుగుచున్నప్పుడు చాలునని ఎవరండురు అను లోకోక్తిననుసరించి ఇంకను కోరుచున్నాడు కటాక్షపాత్రుడనే స్వీకృతుడనగు. సంసార శోకదావాగ్ని జ్వాలలదే సంతప్తుడనగు వీనం ఎదుటనున్న నన్ను బ్రహ్మానందమే ఆస్వాదింపబడును గానరసము. దాని అనుభవముతో మిశ్రితములైన కనుకనే పూతయః సకల కల్మషములను హరించునవగు టచే పవిత్రమైన నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞాన 1 గురూపసదనము ప్రశ్న విధి. ముతో సమానమైన పవిత్రముగు వస్తువు మరేదియు ఈ లోకమునలేదు కదా అని స్మృతిననుసరించి అట్టి జ్ఞానము కలవాణి వాక్యములుగూడా సకల పాపహారమగు జ్ఞానమును ఉపదేశించిన వగుటచే పవిత్రములు. సుసీతై అహ ఆధ్యాత్మికాధి దైవికాధి భౌతికములగు అంతరతాపములను నశింపచేయిన వగుటచే మిక్కిలి చల్లనైనవి. సితై రజస్తమో మార్గములను తొలగించుట ద్వారా కేవల సత్వమార్గమును మాత్రమే పొందింపచేయుటచే నిర్మలమైనవి. మీ వాగింద్రియమునకు స్థానమగు ముఖమే కలసము, దాని నుండి బయల్వెడలేనవి, కణానందదాయకము లేనవి అగు వాక్యామృతములచే నన్ను తడుపుము. పవిత్రత్వము, శీతత్వము, శుద్ధత్వము, కలసోతత్వము అననవి వాక్యములయ్యందును అమృతమునందును తుల్యముగా నుండుటచే వాక్యములయ్యందు అమృతత్వము ఆరోపింపబడినది. బ్రహ్మానందర సానుభూతి కలితయ అనునది పవిత్రత్వమునకు కారణమును చెప్పుచున్నది. శృతి శుభయః అనుటచే శ్రవణకాలమునందే సుఖమును కలిగించినవి వాటి యర్థమును బాగుగా అనుసంధానము చేసుకొని అనుభవములోనికి తెచ్చుకొన్నచో ఎంతటి ఆనందము కలుగునో చెప్పనలవి కాదు అని సూచింపబడుచున్నది. అవ 38 శ్లోకములు వెనుక భీతం ప్రపన్నం ఇత్యాది వాక్యములచే సూచితమగు భీతిని వెంటనే తనపై అనుగ్రహము కలుగుటకే స్పష్టీకరించుచున్నాడు. కథం తరేయం భవసింధుమేతం కావా గతిర్మే కథమోస్త్యుపాయః జానే నకించిత్ కూపయవ మాం భోహ సంసారగుహకా క్షతిమాతనుష్వ. 42 శ్రీ వివేక చూడామణి, ఏతం ఈ భవసింధుం సంసార సముద్రమును కథం ఎట్లు తరేయం దాటగలను? మే నాకు కా ఏమి గత్యః గతి? కథమః ఏ ఉపాయః ఉపాయము అస్తి ఉన్నది? కించిత్ ఏమియు న జానే ఎర్గను. భో ఓ స్వామి, కృపయ దయతో మాంజనన్ను అవరక్షింపుము. సంసార దుహకక్షతం సంసార దుహకము యొక్క నాశనమును అతనుష్వ చేయుము. ఈ విధముగా అనేక విధములగు నివారింపశక్యము కాని దుహఖముల సముదాయముచే వ్యాప్తమైన సంసార సముద్రమును ఎట్లు దాటుదును? ఈ విధముగానే ఉన్నచో నాకు ఏమి గతి? నాకు ఏమి లభింపనున్నది? సర్వవిధముల దుహఖమే అని తాత్పర్యము. అందుచే ఈ సంసార సముద్రమును దాటుటకు ఏ ఉపాయమున్నది? నాకు మాత్రము ఏదీ కనబడటలేదు. భీతుడనైన నన్ను రక్షింపుము. ఈ రక్షణమునే సంసార దుఃఖక్షతి మాతనుష్వు అని చెప్పుచూ స్పష్టీకరించుచున్నాడు. ఈ సాంసారిక దుహకమును సమలముగా నశింపజేయుము అని యర్థము. అవ ఇప్పుడు శ్లోకద్వయముచే గురువు యొక్క కర్తవ్యమును చెప్పచున్నాడు.